నీవు సగౌరవముగా వాని వద్దకు వెళ్ళుము. వాడి బాణాలతో యుద్ధమెక్కడా, రతి క్రీడా సుఖమెక్కడా? ఈ రెండిటిలోని మంచి చెడ్డల నెరిగి నా మాటను కొంచెము వినుము. శుంభ నిశుంభులలో నెవనిని సేవించినను నీకు సుఖము కలుగును అని పలుకగా శ్రీదేవి ఇట్లనెను, అమాత్యా, నీవు మంచి వక్తవు, మిక్కిలి నేర్పరివి. చిన్నతనమున చేసిన ప్రతిజ్ఞను విడువజాలను. శుంభ నిశుంభులకిట్లు చెప్పుము. యుద్ధములో నన్ను గెల్వనిచో నెవ్వడైనను భర్త కాజాలడని చెప్పుము. నేను యుద్ధము చేయుటకే ఇక్కడకు వచ్చితిని. నన్ను గెలిచి వివాహము చేసికొనుమని తెలుపుము. రాజా, నీవు సమర్థుడవు గనుక వీరధర్మముననుసరించి నాతో యుద్ధము చేయుము. ఒకవేళ నా శూలము చూచి భయపడి యుద్ధము చేయనిచో పాతాళమునకు శీఘ్రముగా పొమ్ము. నీవు బ్రతుకుపై ఆశగలవాడవైనచో స్వర్గమును భూలోకమును విడిచి వెళ్ళి పాతాళలోకమున నివసించుము అని, ఓయి, నీవీ మాటలను శీఘ్రముగా వెళ్ళి మీ రాజునకు చెప్పమనెను. అంతట దూత శుంభుని వద్దకు వెళ్ళి నమస్కరించి, రాజా, ఆమె గర్వముతో యుద్ధము చేయగోరుచున్నది. చిన్నతనములో చెలికత్తెల వద్ద యుద్ధములో నన్ను జయించిన వానినే నేను వివాహము చేసికొందునని ఆమె ప్రతిజ్ఞ చేసినందున, యుద్ధములో నన్ను ఓడించిన వానినే పెండ్లి చేసికొందును. కనుక మీ రాజు నాతో యుద్ధము చేసి నన్ను జయింపవలెను అని చెప్పగా, శుంభుడు ప్రక్కనున్న మహాబలశాలి అయిన సోదరునితో ఒక స్త్రీతో యుద్ధము చేయవలసియున్నదనగా, నిశుంభుడు, ఓ మహావీరా, నీవుగాని నేనుగాని ఆమెతో యుద్ధమునకు వెళ్లవద్దు. త్వరగా ధూమ్రలోచనుడను వానిని పంపుము. అతడు యుద్ధములో ఆమెను జయించి ఇక్కడకు తీసుకొని వచ్చును అని చెప్పగా, తన ప్రక్కనున్న ధూమ్రలోచనుని సైన్యముతో వెళ్ళి యుద్ధమందామెను జయించి ఇక్కడకు తీసుకొని రమ్మనియు, ఆమెకు సహాయముగా ఎవరు వచ్చినా వారిని సంహరించి ఆమె ప్రక్కనున్న కాళీని కూడా చంపి శీఘ్రముగా ఇక్కడకు రమ్ము. ఆమెను మాత్రము చంపవద్దు. ఆమె లోకోత్తర సౌందర్యవతి గదా. ఎట్లైనను ఆమెను రక్షించి ఇక్కడకు తీసుకొని రమ్ము అని పంపెను. అంతట ధూమ్రలోచనుడు రాజునకు నమస్కరించి యుద్ధమునకేగెను. ధూమ్రలోచనుని రాయబారము. ధూమ్రలోచనుడు సైన్య సహితముగా యుద్ధమునకు వెళ్ళెను. అచట అందమైన ఉద్యానవనములోనున్న శ్రీదేవిని చూచి వినయముతో ఇట్లు పలికెను. దేవీ, శుంభుడు నీ విరహముచే మిక్కిలి పరితపించుచున్నాడు. నీ వద్దకు వచ్చిన దూత చెప్పిన విపరీత వచనములకు మిక్కిలి చింతతో కూడినవాడై ఉన్నాడు. ఒక స్త్రీ మనతో యుద్ధమునకు సిద్ధమై మనలను పురికొలుపుచున్నది. నీవు సేనతో వెళ్ళెదవా లేక నేనే ముందు వెళ్ళనా అని ప్రశ్నింపగా, ఈ పరిస్థితిలో నీవుగాని నేనుగాని యుద్ధానికి వెళ్ళుట తగదు. ధూమ్రలోచనుని పంపినచో అతడామెను ఓడించి తీసుకొని రాగలడు. తరువాత ఆమెను పెండ్లి ఆడవచ్చునని నిశుంభుడనగా నన్ను పంపినాడు శుంభుడు. కనుక ఓ లతాంగి, దేవతలను జయించిన శుంభునికి నీవు పట్టమహిషివై అనేక భోగములననుభవింపుము. అతడు నిన్ను మదన కదనమున జయింపగలడు. నిన్ను చూచినంతనే అతడు నీకు వసుడగును. అంతేకాక అందరకును నీవు గౌరవింపదగిన దానవగుదువు. నీ పాద తాడనము చేతను, నీ ముఖమది రాపానము చేతను మా రాజును పరమానంద భరితుని చేయుము అని పలికెను. కాళికాదేవి ధూమ్రలోచనుని సంహరించుట. ధూమ్రలోచనుని మాటలు విని కాళికాదేవి పకపక నవ్వి గంభీరముగా నిట్లు పలికెను. ఓరి మూర్ఖుడా, నీవు వదరుబోతువు. ఆ దుర్మదాంధుడు పంపగా వచ్చితివి కనుక అట్టి మాటలు కట్టిపెట్టి నాతో యుద్ధము చేయుము. ఈ శ్రీదేవి వాడి అయిన బాణములతో నిన్ను శుంభ నిశుంభులను తక్కిన వీరులను హతమార్చి కాని ఇంటికి వెళ్లదు. ఈ విశ్వమోహిని ఎక్కడా? ఆ మందమతి శుంభుడెక్కడా? వీరికి వివాహమా? ఆడు ఏనుగు గాడిదను కామించునటరా? కామధేనువు కుందేలును వలచునా? ఇక నీవు శుంభ నిశుంభుల వద్దకు వెళ్ళవచ్చును. నాతో యుద్ధము చేయుటయో లేక పాతాళమునకేగి నివసించుటయో చేయుడని వారితో నా మాటగా చెప్పుము. అనగా కాళీదేవి మాటలు విని ధూమ్రాక్షుడు కన్నులను ఎర్రచేసి దేవితో ఇట్లనెను. ఓ కుత్సిత శరీరా, నేనిప్పుడే నిన్ను నీ మదగర్విత సింహమును చంపి దేవిని మా రాజు వద్దకు కొనిపోదును. ఓ కలహప్రియా, రసభంగమగునని ఇంతవరకు నిన్ను చంపకుంటిని. లేనిచో ఎన్నడో నిన్ను చంపి యుండెడివాడను అని ఆవేశముగా బలికెను. అనగా కాళిక ఇట్లనెను, ఓ మూఢమతి, ఆత్మస్తుతి నేల చేసుకుందువు. నీ శక్తి కొలది బాణములను ప్రయోగింపుము, మరియు యమాలయమునకు కూడన్నడువుము అని పలుకగా ధూమ్రాక్షుడు ధనుస్సు నెక్కుపెట్టి కాళిపై బాణవర్షమును కురిపించెను. అప్పుడింద్రాదులు విమానముల నుండి చూచుచూ శ్రీదేవిని స్తుతించి జయ జయధ్వనులొనర్చిరి. అంతటా వారిరువుకును బాణ ఖడ్గశక్తి ముసలాయుధములతో భయంకరమైన యుద్ధము జరిగెను. శ్రీకాళి రాక్షసుని రథమును మోయుగాడిదలను రథమును నుగ్గుచేసి వికటాట్టహాసము చేసెను. అతడు మరి ఒక రథమెక్కి కోపముతో మండిపడుచు కాళీదేవిపై బాణవర్షము కురిపెను. కాళీ వాని బాణములను నడుమనే ఖండించి తీవ్ర వేగముతో బాణములను ప్రయోగించెను. ఆ కాళీ బాణ ప్రయోగమున రాక్షసుని అంగరక్షకులు మరణించిరి. రథము కూడా నుగ్గయ్యెను. గాడిదలు నేలగూలినవి. వెంటనే నాగబాణముతో వాని ధనుస్సును రెండు ముక్కలు చేసెను. మరియు దేవతలా నందించునట్లు విజయ శంఖమును పూరించెను. అంతట ధూమ్రలోచనుడు రథములేనివాడై కోపించి ఇనుప పరిఘయను ఆయుధమును చేతపట్టి నేడే నిన్ను చంపెదనని కాళీని బెదిరించుచూ ఆ పరిఘను దేవిపై విసిరెను. ఆమెయు హుంకారముతో వానిని భస్మమొనర్చెను. భస్మమైన రాక్షసుని చూచి సైనికులు భయపడి పారిపోయిరి. ధూమ్రలోచనుని మరణమునకు సంతోషించుచూ దేవతలు పుష్పవృష్టి కురిపించిరి. అంబిక భయంకరమైన శంఖనాదము చేసెను. ఆ శంఖధ్వని విని యుద్ధభూమి నుండి పారిపోయి వచ్చిన సైనికులను చూచి శుంభ నిశుంభులు, ధూమ్రాక్షుడేమైనాడు? ఈ భయంకర శంఖనాదమెవరిది అని అడుగగా ధూమ్రుడే మరణించినాడని సైనికులు చెప్పిరి. ఈ శంఖనాదము అంబికదనియు తెలిపెను.